अत्याशमिभ्यः परमं पवित्रं प्रोवाच सम्यक् गृहितं गजुष्टम् इति च श्वेताश्वतरे विज्ञायते। न कर्मणा न प्रजया धनेन त्यागेनैके अमृतत्वमानुषुः इति च कैवल्यश्रुतिः। ज्ञात्वा नैष्कर्म्यमाचरेत् इति च स्मृतिः। ब्रह्माश्रमपदे वसेत् इति च ब्रह्मचर्यादिविद्यासाधनानां च साकल्येन अत्याश्रमेषु उपपत्तेः कार्हस्त्ये असम्भवत्। न च असम्पन्नं साधनं कस्यचित् अर्थस्य साधनायालम्। यद्विज्ञानोपयोगीनि च गार्हस्थ्याश्रमकर्माणि तेषां परमफलम् उपसमृतं देवताप्यलक्षणं संसारविषयमेव। यदि कर्मिणा एव परमात्मविज्ञानम् अभविष्यत् संसारविषयस्यैव फलस्य उपसंहारः नोपपत्स्यते। अङ्गफलं तरति चेत् न तद्विरोधि आत्मवस्तुविषयत्वात् आत्मविद्यायाः। निराकृतसर्वनामरूपकर्म परमार्थात्मवस्तुविषयम् आत्मज्ञानम् अमृतत्वसाधनम्। गुणफलसम्बन्धे हि निराकृतसर्वविशेषात्मवस्तुविषयत्वं ज्ञानस्य न प्राप्नोति, तच्च अनिष्टम्। यत्र तु अस्य सर्वम् आत्मैव अभूत् इति अधिकृत्य क्रियाकारकफलादिसर्वव्यवहारः निराकरणात् विदुषः। तद्विपरीतस्य विदुषः यत्र हि द्वैतमिव भवति इत्युक्त्वा क्रियाकारकफलरूपस्य संसारस्य दर्शितत्वाच्च वाचस्नेयी ब्राह्मणः। तथा इहापि देवताप्येयं संसारविषयं यत्फलम् अशनायादिमद्वस्त्वात्मकं तदुपसंवृत्य केवलं सर्वात्मकवस्तुविषयं ज्ञानम् अमृतत्वाय वक्ष्यामि इति प्रवर्तते। ऋणप्रतिबन्धश्च अविदुषः एव मनुष्यपित्रो देवलोकप्राप्तिं प्रति न विदुषः। स्वयं मनुष्यलोकः पुत्रेणैव इत्यादि लोकत्रयसाधननियमश्रुतेः। विदुषश्च ऋणप्रतिबन्ध अभावदर्शितः आत्मलोकार्थिनः किं प्रजया करिष्यामः इत्यादि। तथा एतद्धस्मवि तद्वांसाहु ऋषयः कावशेयाः इत्यादि। एतद्धस्मवि तत्पूर्वे विद्वांसो अग्निहोत्रं न जुहान् चक्रुः इति च कौशीतकिन। अविदुषः तर्हि ऋण अनापाकरणे पारुराज्य अनुपत्तिरिति चेत् न प्रागार्हस्य प्रतिपत्तेः ऋणित्व असम्भव। अधिकार अनारूढोऽपि ऋणि चेत् सर्वस्य ऋणित्वमिति अनिष्टं प्रसज्यते। प्रतिपन्नगार्हस्थस्यापि गृहाध्वनी भूत्वा प्रव्रजेत् यदि वा इतरता ब्रह्मचर्यादेव प्रव्रजेत् गृहाद्वावनाद्वा इति आत्मदर्शनसाधनोपायत्वेन इष्यत एव पारिव्रज्य। यावज्जीवादिश्रुतीनाम् अविद्वद् अमोक्षविषये कृतवर्तते। छान्दोग्ये च केषाञ्चिद्वादशरात्रम् अग्निहोत्रं हत्वा ततः ऊर्ध्वं परित्यागः श्रूयते। यत्तु अनधिकृतानां पारिव्राज्यमिति तन्न तेषां पृथगैव उत्सन्नाग्निः अनग्निको वा इत्यादि श्रवणं। सर्वस्मृतिषु च अविशेषेण आश्रमविकल्पः प्रसिद्धः समुच्चयश्च। यत्तु विदुषो अर्थप्राप्तं व्युत्थानम् इति अशास्त्रार्थत्वे गृहे वने वा तिष्ठतो न विशेषः इति तदसत्। व्युत्थानस्यैव अर्थप्राप्तत्वात् न अन्यत्र अवस्थानं स्यात्। अन्यत्र अवस्थानस्य कामकर्मप्रयुक्तत्वं हि अवोचामि, तदभावमात्रं व्युत्थानम् इति चेत्। यथा कामित्वं तु विदुषो अत्यन्तम् अप्राप्तम्, अत्यन्तमूढविषयत्वेन अवगमत्। तथा शास्त्रचोदितमपि कर्मात्मविदो अप्राप्तं गुरुभारते अवगम्यते, किमुत अत्यन्त अविवेकनिमित्तं यथा कामित्वं। न हि उन्मादतिमिरदृष्ट्युपलब्धं वस्तु तदपगमेपि तथैव स्यात्। उन्मादतिमिरदृष्टिनिमित्तत्वादेव तस्य। तस्मादात्मविदो व्युत्थानव्यतिरेकेण न यथा कामित्वं न च अन्यत् कर्तव्यमिति एतत् सिद्धम्। यत्तु विद्याञ्च विद्याञ्च यस्तद्वेदो भयंसः इति न विद्यावतो विद्यया सह अविद्यापि वर्तते इति अयमर्थः। कस्तर्हि एकस्मिन् पुरुषे एते न सह सम्बध्येयताम् इत्यर्थः। यथा शुक्तिकायां रजतशुक्तिकाज्ञानी एकस्य पुरुषस्य दूरमेते विपरीते विशुचि अविद्या या च विद्येति ज्ञाता इति काटके। तस्मान्न विद्यायां सत्याम् अविद्यायाः सम्भवो अस्ति। त తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ ఇత్యాది శ్రుతే. తప ఆది విద్యోత్పత్తి సాధనం గురూపాసనాది చ కర్మ అవిద్యాత్మకత్వాత్ అవిద్య ఉచ్యతే. తేన విద్యాముత్పాద్య మృత్యుం కామం అతిదరతి. తతో నిష్కామ త్యక్తైషణ బ్రహ్మ విద్య అమృతత్వం ఉష్ణతే ఇది ఏతమర్థం దర్శయన్నాహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతం ఉష్ణతే ఇది. యత్తు పురుషాయుః సర్వం కర్మణాయ వ్యాప్తం కుర్వన్నేవే కర్మాణి జీ విషయచ్ఛదకం సమాహ ఇది తదవిద్వద్విషయత్వేన పరిహృతం. ఇతరత అసంభవ యత్తు వక్ష్యమాణమపి పూర్వోక్తతుల్యత్వాత్ కర్మణా విరుద్ధం ఆత్మజ్ఞానమితి తత్సవిశేష నిర్విశేషాత్మవిషయతయా ప్రత్యుక్తం. ఉత్తరత్ర వ్యాఖ్యానే చ దర్శిష్యామ. అతః కేవల నిష్క్రియ బ్రహ్మాత్మైకత్వ విద్యా ప్రదర్శనార్థం ఉత్తర గ్రంథ ఆరభ్యతే. ఆత్మా ఆయుధమేక ఏవ అగ్ర ఆసీనాన్యత్కించన విజతం సయీక్షత లోకాన్ సృజాయితే. ఆత్మీతి ఆత్మ ఆప్నూతే అత్తే అతతేర్వ పర సర్వజ్ఞ సర్వశక్తి అశనాయాది సర్వసంసారధర్మవర్జిత నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావో అజో అజరో అమరో అమృత అభయో అద్వయో వై. ఇదం యదుక్తం నామరూపకర్మభేదభిన్నం జగత్ ఆత్మైవ ఏక అగ్రే జగతః సృష్టేః ప్రాక్ ఆసీత్. కిం న ఇదానీం స ఏవ ఏక న కథం తర్హి ఆసీదితి ఉచ్యతే. యద్యపి ఇదానీం స ఏవ ఏక తథాపి అస్తి విశేష ప్రాగుత్పత్తే అవ్యాకృత నామరూపభేదం ఆత్మభూతం ఆత్మైక శబ్దప్రత్యయగోచరం జగన్. ఇదానీం వ్యాకృత నామరూపభేదత్వాత్ అనేక శబ్ద ప్రత్యయగోచరం ఆత్మైక శబ్దప్రత్యయగోచరం చ ఇది విశేష. యథా సలిలాత్ పృథక్ ఫేన నామరూప వ్యాకరణాత్ ప్రాగ్ సలిలైక శబ్ద ప్రత్యయగోచరమేవ ఫేనం యదా సలిలాత్ పృథక్ నామరూపభేదేన వ్యాకృతం భవతి తదా సలిలం ఫేనం చైతి అనేక శబ్ద ప్రత్యయభాగ్ సలిలమేవ ఇతి చ ఏక శబ్ద ప్రత్యయభాగ్ చ ఫేనం భవతి తద్వత్. న అన్యత్ కించన న కించిదపి మిషతు నిమిషతో వ్యాపారవతు ఇతరద్వ. యథా సాంఖ్యానాం అనాత్మపక్షపాతి స్వతంత్రం ప్రధానం యథా చ కారణాదానం అణవః న తద్వత్ ఇహ అన్యదాత్మనః కించిదపి వస్తు విద్యతే. కిం తర్హి ఆత్మైవ ఏక ఆసీదితి అభిప్రాయ. సహ సర్వజ్ఞస్వాభావ్యాత్ ఆత్మా ఏక ఇవ సన్ ఈక్షత నను ప్రాగుత్పత్తే అకార్యకరణత్వాత్ కథం ఈక్షితవాన్. నాయం దోష సర్వజ్ఞస్వాభావ్యాత్ తథా చ మంత్రవర్ణ అపాణిపాదో యవనో గృహీత ఇత్యాది. కేన అభిప్రాయణ ఇత్యాహ లోక అంభ ప్రవృతిం ప్రాణికర్మ ఫలోపభోగస్థానుభూతాన్ ను సృజై సృజేహం ఇది. స ఇమాన్ లోకాన్ సృజత అంభో మరీచిర్మరం ఆపో అధో అంభ పరేణ దివం ద్యౌ ప్రతిష్టాంతరిక్షం వరీచయ పృథివీ మరో యాదస్తాత్తా ఆపః. ఏం ఈక్షిత్వా ఆలోచ్య సహ ఆత్మ ఇమాన్ లోకాన్ అసృజత సృష్టవాన్. యథా ఇహ బుద్ధిమాస్తక్షాది ఏం ప్రకారాన్ ప్రాసాదాదీన్ సృజయతి ఈక్షిత్వా ఈక్షానంతరం ప్రాసాదాదీన్ సృజతి తద్వత్. నను సోపాదాన తక్షాది ప్రాసాదాదీన్ సృజతి ఇది యుక్తం. నిరుపాదానస్థాత్మ కథం లోకాన్ సృజతి ఇది. నైష దోష సలిలఫేనస్థానీ ఆత్మభూతే నామరూపే అవ్యాకృతే ఆత్మైక శబ్దవాచ్యే వ్యాకృతఫేనస్థానీయస్య జగత ఉపాదానభూతే సంభవత. తస్మాద్ ఆత్మభూతనామరూపోపాదానభూత సన్ సర్వజ్ఞ జగన్నిర్మిమీతే ఇది అవిరుద్ధం. అథవా విజ్ఞానవాన్ యథా మాయావి నిరుపాదాన ఆత్మానమేవ ఆత్మాంతరత్వేన ఆకాశేన గచ్చంతమివ నిర్మిమీతే తదా సర్వజ్ఞదేవ సర్వశక్తి మహామాయ ఆత్మానమేవ ఆత్మాంతరత్వేన జగద్రూపేణ నిర్మిమీతే ఇది యుక్తతర. ఏం చ సతి కార్యకారణ ఉభయ అసద్వాద్యాది పక్షాశ్చ న ప్రసజ్యంతే సో నిరాకృతాశ్చ భవంతి. కాన్ లోకాన్ అసృజత ఇత్యాహ అంభో మరీచిర్మరమాపహ ఇది. ఆకాశాది క్రమేణ అండముత్పాద్య अम्बप्रवृत्तीन् लोकान् असृजत। तत्र अम्बप्रवृत्तीन् स्वयमेव व्याचष्टिस्तुतिः। अधः तत् अम्बशब्दवाच्यः लोकः परेण दिवं द्युलोकात् परेण परस्तात्। सः अम्बशब्दवाच्यः अम्बो भरणात्। द्यौः प्रतिष्ठा आश्रयः तस्य अम्बसु लोकस्य। द्युलोकादधस्तादन्तरिक्षं य तत् मरीचयः। एकोऽपि अनेकस्थानभेदत्वात् बहुवचनवा मरीचयः इति। मरीचिभिर्वा रश्मिभिः सम्बन्धात्। पृथिवीमरः म्रियन्ते अस्मिन् भूतानि इति। याः अधस्तात् पृथिव्याः ताः आपः उच्यन्ते आप्नोति लोकः। यद्यपि पञ्चभूतात्मकत्वं लोकानां तदापि अबाहुल्य अब्नामभिरेव अम्भो मरीचिर्मरमापः इति उच्यन्ते। स ईक्षतीमीन् लोकालोकपालानुसृजायतीं सोऽध्येयपुरुषं समुद्धृत्यामूर्च्छयत्। सर्वप्राणिकर्मफलोपादानादिष्टानभूताश्चतुरो लोकान् सृष्ट्वा सः ईश्वरः पुनरेव ईक्षत। इमे नु तु अम्बःप्रवृतयः मया सृष्टाः लोकः परिपालयितृवर्जिताः विनश्येयुः। तस्मात् येषां रक्षणार्थं लोकपालः लोकानां पालयितॄन् नु सृजेयम् इति। एवमीक्षित्वा सः अद्भ्यः एव अप्रधानेभ्यः एव पञ्चभूतेभ्यः येभ्यो अम्बप्रभृतिं सृष्टवान् तेभ्यः एव इत्यर्थः। पुरुषं पुरुषाकारं शिरःपाण्यादिमन्तं समुदृत्य अद्भ्यः समुपादाय मृत्पिण्डमिव कुलालः पृथिव्यः अमूर्च्छेतो मूर्च्छितवान् सं पिण्डितवान् स्वावयव संयोजनेन इत्यर्थः। तम् अभ्यदवदो तस्य वितप्तस्य मुखं निरविद्यताय ताण्डं मुखाद्वाग्वाचो अग्निः। नासिके निरविद्येतां नासिकाभ्यां प्राणः प्राणाद्वायुः। अक्षिणी निरविद्येताम् अक्षिभ्यां चक्षुः चक्षुषः। आदित्यः कर्णौ निरविद्येतां कर्णाभ्यां श्रोत्रं श्रोत्राद्दिशः। त्वं निरविद्यता त्वचो लोमानि लोमभ्यः। ओषधि वनस्पतयो हृदयं निरविद्यतां हृदयान्मनो मनसः। चन्द्रमा नाभिः निर्विद्यतां नाभ्यापानापानामृत्यो। शिष्णं निरविद्यता शिष्णाद्रेतो रेतसापः। तं पिण्डं पुरुषविदम् उद्दिश्य अभ्यदवत्। तदविज्ञानं सङ्कल्पं कृतवान् इत्यर्थः। यस्य ज्ञानमयं तपः इत्यादि श्रुतेः। तस्य अवितप्तस्य ईश्वरसङ्कल्पेन तपसा अवितप्तस्य पिण्डस्य मुखं निरविद्यत मुखाकारं सुशीलम् अजायत। यथा पक्षिणः अण्डं निर्विद्यते एवं तस्माच्च निर्भिन्नात् मुखात् वाक् कर्णम् इन्द्रियं निर्वर्तते। तदधिष्ठात अग्निः ततो वाचः लोकपालः। तथा नासिके निरविद्येत नासिकाभ्यां प्राणः प्राणाद्वायुः इति सर्वत्र अधिष्ठानं कर्णं देवता च त्रयं क्रमेण निर्भिन्नम् इति। अक्षिणी कर्णौ त्वक् हृदयम् अन्तःकरणाधिष्ठानं मनः अन्तःकरणं नाभिः सर्वप्राणबन्धनस्थानम्। अपानसंयुक्तत्वात् अपान इति वायुविन्द्रियम् उच्यते। तस्मात् तस्य अधिष्ठात्रीदेवता मृत्युः। यथा अन्यत्र तथा शिष्णं निरविद्यत प्रजननेन्द्रियस्थानम्। इन्द्रियं रेतः रेतो विसर्गार्थत्वात् सः रेतसा उच्यते रेतसा आपः इति प्रथमखण्डभाष्यम्।